కసి కసి నీ శ్వాసే తగిలెను చలి చలి చలి చలి చలిగాలేసెను పడ పడ పడమని హృదయం పొంగినమా. చక చక చక చక మనసే పురికెను బిర బిర బిర బిర వయసే ఎగసెను మరి మరి మరి పోగినమా. నా ఎదలో ఉందో గూడు చలి నువ్వే వెచ్చగ చేరు నిన్నే తాకంగానే తలపై నీవే నిలిచి నీ మెత్తని పాదము మోపి నాతో ఏడు అడుగులు నడవకపోనే పోవద్దే. గుచ్చి గుచ్చి చూపులతోటి నన్నే చంపొద్దే. నా కిటికీ తెరలను చూస్తే నీ బోణి గుర్తుకు వచ్చే కలలోనైనా మెలకువనైనా ఎదురుగా నీ మోమే. నిండాలో తున మునిగిపోయా నీ ప్రేమను నమ్మే. నెచ్చలి నిన్నే తలచి ఎద పచ్చికలాగా పరిచా నెచ్చలి నిన్నే తలచి ఎద పచ్చికలాగా పరిచా. నా ఊపిరి నీవని తెలిసి గుడి గోపురమల్లే నిలిచా. నేనే పైకే పైకే ఎగిరామా పెంట ఆ జాబిలి ఢీకొని పడ్డ ఇలపైన. నే పైకే పైకే ఎగిరామా పెంట ఆ జాబిలి ఢీకొని పడ్డ ఇలపైన. కసి కసి కసి నీ శ్వాసే తగిలేను చలి చలి చలి చలి చలిగా లేసేను పడ పడ పడమని హృదయం పొంగినమా. చక చక చక చక మనసే ఉరికెను బిర బిర బిర బిర వయసే ఎగసెను మరి మరి మరి మరి మతులే పోయినమా. నే కర్పుర కళికెను పిల్ల నువ్వు తగిలితే గుప్పున రగిరా. నా వెనుకున్నవి అన్నీ నీకు ఎప్పుడో ఇచ్చేసా. లోకం మరిచి నీతో ఎదలో కాపురం ఉంటున్నా. నీ చూపే పడడం వల్లే నే సుందరుడైపోయానే. శ్వాసే నీది తాకిన క్షణమే మాటే కరువాయే. అప్పటి నుండే నీపై తగని ఆశల జ్వరమాయే. ఓ సీతా కోక చిలుక ఇక బయటికి రావే త్వరగా. ఓ సీతా కోకా చిలుక ఇక బయటికి రావే త్వరగా. ప్రాణం నీవే కనుక నిన్ను రమ్మంటున్నా శతగా. నీకై పైకే పైకే పోయామా పెంట ఆ జాబిలి ఢీకొని పడ్డ ఇలపైన. నీ పైకే పైకే పోయామా పెంట ఆ జాబిలి ఢీకొని పడ్డ ఇలపైన. కసి కసి కసి నీ శ్వాసే తగిలను చలి చలి చలి చలి చలిగా లేసెను పడ పడ పడమని హృదయం పొంగినమా. చక చక చక చక మనసే ఉరికెను బిర బిర బిర బిర వయసే ఎగసెను మరి మరి మరి మరి మతులే పోయినమా. నా ఎదలో ఉంది.